ఏ చేతన ప్రచేతయా ఏంద్ర యమ్నాయ ఇరాంద్ర యమ్నాయ అథేంద్ర యమ్నాయ ఇరా దేవాహి చక్రాయ వాయ దేవారాయ సువేర్యాం భవవాజానాం పదర్వసా అనాహా ఉవా ఏమేషవజ్రంజసూరా నా ఉవా యజ్ఞాయ హయ హ వా వా అశమో వై వామదేవ్యం వసుశేవ ప్రతిష్టాయోత్తిష్ఠంతి శాంతిర్వై వామదేవ్యం శాంతావేవ ప్రతిష్టాయోత్తిష్ఠంతి ఓం శాంతి శాంతి శాంతి. అనేన అన్యోన్య సహజేన సామవేద సంహితాపారాజనేన భగవాన్ సర్వాత్మకః తత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. యదక్షరపరం దృష్టం మాత్రాహీనం నిర్భవేత్. తత్సర్వం నమోస్తుందుమాత్రాని పద పాదాక్షరాణి చ న్యూనాదిశాతిరిక్తాని న్యూనాతిరిక్తం సర్వం సుగుణమస్తు. ఓ